ఆనంద జ్యోతుల ఆశల వెలిగింతు దీపాల వెళ్ళి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి పుట్టింది అమాస నాడు అసలైన గజ దొంగ